సూర్యకాంతి పుస్తకం 8వ భాగం. ఒక ముఖ్యమైన శక్తి మూలం కదిలే వస్తువులలో ఉండే శక్తి, దీనినే గతిజ శక్తి అంటారు. సూర్యుడు మరియు భూమి చుట్టూ ఉన్న అంతరిక్షంలో చాలా చిన్న చిన్న వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ ఒక సెకండ్లో చాలా మైళ్ళ దూరం ప్రయాణిస్తూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నాయి. ఈ పదార్థాలలో చాలా మటుకు ధూళికణాలే ఉంటాయి. కొన్ని పెద్దవిగా ఉంటాయి, కొన్ని గులకరాళ్లలాగా, కొన్ని బండరాళ్లలాగా ఉంటాయి. అరుదుగా పర్వతాల అంత పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి. కదిలే వస్తువులలో ఒక రకమైన శక్తి ఉంటుంది, అదే గతిశక్తి. కదిలే వస్తువు మరేదైనా వస్తువును గుద్దితే మొదటి వస్తువు యొక్క గతిశక్తి రెండవ వస్తువుకు చేరటం కానీ లేదా ఆ గతిశక్తి మరో శక్తి రూపంలో మారటం కానీ జరుగుతుంది. అంతరిక్షం నుంచి కదిలే చిన్న చిన్న పదార్థాలు నిరంతరం భూమి మీద పడుతూనే ఉంటాయి. బాగా చిన్న ధూళికణాలు అయితే చాలా వరకు గాలిలోనే నిలిచిపోతాయి. ఎక్కడో ఎత్తుల్లో గాలిలో తేలుతూ కొట్టుకుపోతాయి. వాటి వల్ల ఏ ప్రమాదమూ ఉండదు. కాస్త పెద్ద పరిమాణం ఉన్న మొక్కలు గాలి ద్వారా ప్రయాణిస్తున్నప్పుడే విపరీతంగా వేడెక్కి ఉల్కల్లా మెరుస్తాయి. ఉల్కలు ఆకాశంలో క్షణం తడుక్కుమని మాయమయ్యే విస్ఫులింగాలాంటివి. సాధారణంగా ఇవి గాలిలో చాలా ఎత్తులో ఉన్నప్పుడే వేడెక్కి కరిగి పూర్తిగా ఆవిరైపోతాయి. పెద్దగా ఉండే కొన్ని వస్తువుల మొక్కలు ఆవిరి అయిపోవటానికి తగినంత సమయం గాలిలో ఉండకపోవటం వలన పూర్తిగా ఆవిరి కాకుండా భూమికి చేరతాయి. ఆకాశం నుండి పడే ఈ రకమైన వస్తువులను ఉల్కాంశాలు అంటారు. కదిలే వస్తువు భూమిని ఢీకొన్నప్పుడు దాని శక్తి భూమికి చేరుతుంది. అయినా ఆ కాస్త శక్తికి భూమి శక్తిలో పెద్ద మార్పు రాదు. సూర్యుడు భూమి కంటే చాలా పెద్దది, కాబట్టి మరింత పెద్ద సంఖ్యలో వస్తువులు మీద పడే ఆస్కారం ఉంది. పైగా సూర్యుడి గురుత్వాకర్షణ భూమి కంటే చాలా బలమైనది. ఈ రెండు కారణాల వలన వేగంగా కదిలే వస్తువులు భూమి కంటే సూర్యుడి మీదే పెద్ద సంఖ్యలో పడతాయి. హెల్మ్హోల్ట్జ్ కట్టిన లెక్క ప్రకారం గంటకు సుమారు 100 ట్రిలియన్ టన్నుల కదిలే పదార్థాలు ఢీకొన్నప్పుడు వీటి గతిజ శక్తే గనక వేడిగా మారితే అలా ఉత్పన్నమైన ప్రకాశం సూర్యప్రకాశంతో సమానమవుతుంది. కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే, కొన్ని మిలియన్ సంవత్సరాలుగా సూర్యుడిని గంటకొకసారి 100 ట్రిలియన్ టన్నుల కదిలే పదార్థం ఢీకొనటానికి అసలు అంత పదార్థం అంతరిక్షంలో ఉన్నదా అన్న ప్రశ్న వస్తుంది. అలా ఉన్నట్లు మాత్రం అనిపించటం లేదు. అంతరిక్షంలో అంత ద్రవ్యరాశి ఉందనే అనుకుందాం. అంటే దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి గంటకు 100 ట్రిలియన్ టన్నుల చొప్పున పెరుగుతుంది. సూర్యుని మొత్తం ద్రవ్యరాశితో పోల్చినప్పుడు 100 ట్రిలియన్ టన్నులు అంత ఎక్కువేమీ కాదు. కానీ గంట గంటకు పెరుగుతూ పోతుందే. ఎక్కువైన బరువంతా సూర్యుని గురుత్వాకర్షణ శక్తిని ఇంకా బలపరుస్తూ ఉంటుంది. ఈ కారణం చేత సూర్యుని చుట్టూ భూమి తిరిగే వేగం పెరుగుతూ పోతుంది. నిజానికి దీని ప్రకారం భూమి మీద ప్రతి సంవత్సరం దాని ముందు సంవత్సరం కంటే 2 సెకండ్లు తక్కువగా ఉండాలి. 2 సెకండ్లు తేడా అంత ఎక్కువేమీ కాదు. కానీ హెల్మ్హోల్ట్జ్ కాలంలోనే శాస్త్రజ్ఞులు కాలాన్ని ఖచ్చితంగా కొలవగలిగేవారు. సంవత్సరం యొక్క పొడవు ఈ విధంగా తగ్గిపోవటం లేదు అని ఖచ్చితంగా తెలుసుకున్నారు. అంటే కదిలే వస్తువులు సూర్యుడిని ఢీకొనటం వలన సూర్యుని శక్తి పెరుగుతుంది అనే అభిప్రాయం తప్పు అని అర్థమయ్యింది.